विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। वो श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం పుళ్ళుం చీలం వినకాన్ ఉల్లరయన్ ఓయిలిల్ పుళ్ళుం చీలం వినకాన్ ఉల్లరయన్ ఓయిలిల్ వెళ్ళై పాసురం యొక్క తాత్పర్యం. భగవద్ ఆరాధనము పూర్వము లేనందునను ఈ వ్రతం యొక్క గొప్పతనము తెలియకపోవటం చేతను తానొక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాల్ని గోదాదేవితో వచ్చినవారు మేల్కొల్పుచున్నారు. ఎట్లనగా ఆహారము సంపాదించుకొనుటకు పక్షులు గూళ్ల నుండి లేచి ధ్వనిచేయిచూ పోవుచున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వనిచేయుచు భక్తులను రండు రండు అని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడుటలేదా? ఓ పిల్లదానా, లెమ్ము, మేమెట్లు లేచితమో తెలుసునా? పూతన ఇచ్చిన సన్యము త్రాగినట్టియు తనను చంపుటకు వచ్చిన శటకాసురుని కాలుతాపుతో కాలుని వద్దకు పంపినవాడును, సముద్రజలముపై హంసతూలికా తల్పము కంటే సుఖకరమైన శేషసేయపై లోకరక్షణమునే ఆలోచించుచు యోగనిద్రను అనుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామధ్వని మా హృదయముల్లో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొలిపినది. నీవు కూడా లేచిరమ్ము అని నిద్రపోవుచున్న ఆ కన్యను గోదాదేవియు ఆమె చెలికత్తులను మేల్కొలిపిరి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.